Que Luque lo madeva. Di papel goyi viale, peru e unina. Manni salara tappa, teli soyi bala tappa. Nade sutta uliso, ye namma jeevava. మనసిట్టు కరసప్ప తినకు సోయి బాలియా పారప్ప సూరప్ప మనసిట్టు హరసప్ప తినకు సోయి బాలియా తోరప్ప చంద్రప్ప తంపన్న సూరిసప్ప కిరలప్ప నిమ్మదయా తోరప్ప చంద్రప్ప తంపన్న సూరిసప్ప కిరలప్ప నిమ్మదయా అన్న బసవన్న కిరలి నిన్న కన్న ఈ సన్న పాలియ ఉడియా తుంబా అన్న కరోని చుక్క పాడు ఇరలప్ప నిమ్మదయ ಪಾಲಿಯಾ ತೋರಪ್ಪ ಚಂದ್ರಪ್ಪ ತಪ್ಪನ್ನ ಸೂರಿಸಪ್ಪ ಇರಲಪ್ಪ ನಿಮ್ಮ ದಯಾ.